కృష్ణయజుర్వేదే క్రమపాఠే పంచమకాండే తృతీయ ప్రశ్న ప్రారంభ. ఉత్సన్నయజ్ఞ పారేషయత్ని అగ్నిహ ఏతస్య క్రియతే నయత్ యద్వై వై యజ్ఞస్య క్రియమాణస్య క్రియమాణస్యాంతర్యంతి అంతర్యంతి పూయతి అంతర్యంతి పూయతి వై వా అస్య అస్య తత్ తదాశ్వినీ ఆశ్వినీరుప ఉపదధాతి దాత్యశ్వినౌ అశ్వినౌ వై వై దేవానాం దేవానాం భిషురౌ భిషురౌ తాభ్యాం తాభ్యామేవ ఏవాస్మై అస్మై భేషజం భేషజం కరోతి కరోతి పంచ పంచోప ఉపదధాతి దాది పాంక పాంతో యజ్ఞ యజ్ఞో యావాన్ యావానేవ ఏవయజ్ఞ యజ్ఞస్తస్మై తస్మై భేషజం భేషజం కరోతి కరోత్రితవ్యాహ కృతవ్యా ఉప ఉపదధాతి దాతృతూనాం ఋతూనాం వృత్తి వృత్తి పంచ పంచోప ఉపదధాతి దాది పంచ పంచ వై వా ఋతవ ఋతవో యావంత యావంత ఏ వర్తవ ఋతవస్తాన్ తాన్ కల్పయతి కల్పయతి సమాన ప్రభృతయ సమాన ప్రభృతయో భవంతి సమాన ప్రభృతయ ఇది సమానా ప్రభృతయ భవంతి సమానోదర్కా సమానోదర్కాస్తస్మాత్ సమానోదర్కా సమానా ఉదర్కా తస్మాత్ సమానా సమానా ఋతవ ఋతవ ఏకేన ఏకేన పదేన పదేన వ్యావర్తంతే వ్యావర్తంతే తస్మాత్ వ్యావర్తంతే ఇది వ్యావర్తంతే తస్మాదృతవ ఋతవో వ్యావర్తంతే వ్యావర్తంతే ప్రాణభృత వ్యావర్తంత ఇది వ్యావర్తంతే ప్రాణభృత ఉప ప్రాణభృత ఇది ప్రాణభృత ఉపదధాది దృతృషు ఋతుష్వే ఏ ప్రాణాన్ ప్రాణాన్దాది ప్రాణాన్ని ప్రాణాన్ దాది తస్మాత్ తస్మాత్ సమానా సమానా సంత సంత ఋతవ ఋతవో నీర్యంతి జీర్యంత్యథో అథో ప్రథో ఇథో ప్రజనయతి జనయత్యవ ఏవైనాన్ ఏనాదేశ ఏష వై వై వాయు వాయుర్యత్ప్రాణ ప్రాణో యత్ ప్రాణైరి ప్రాణ ఎద్రవ్యా ఉపధాయ ఉపధాయ ప్రాణభృత ఉపధాయేత్యుపాధాయ ప్రాణభృత ఉపదధాతి ప్రాణభృతైరి ప్రాణభృత ఉపదధాతి తస్మాత్ ఉపదధాతేత్యుపాదధాతి తస్మాత్ సర్వాన్ సర్వాఘృతూన్ ఋతూనను అను వాయు వాయురా ఆవరీవర్తి వరీవర్తి వృష్టిసనీ వృష్టిసనీరుప వృష్టిసనీరి వృష్టిసనీ ఉపదధాది దాది వృష్టి వృష్టిమేవ ఏవ అవరుంధే రుంధేయత్ ఎదేకథ ఏకథోపద్యాత్ ఏకథేద్యేకాథ ఉపదధ్యాదేకం ఉపదధ్యాదిత్యుపాదధ్యాత్ ఏకమృతం ఋతం వర్షేత్ వర్షేదను పరిహారం అనుపరిహారకం సాధయతి అనుపరిహారమిత్యనో పరిహారం సాధయతి తస్మాత్ తస్మాత్ సర్వాన్ సర్వాన్ ఋతూన్ వర్షతి వర్షతి యత్ యత్ ప్రాణభృత ప్రాణభృత ఉపధాయ ప్రాణభృత ఇది ప్రాణభృత ఉపధాయ వృష్టిసనీ ఉపధాయేత్యుపాధాయ వృష్టిసనీరుపదధాతి వృష్టిసనీరి వృష్టిసనీ ఉపదధాతి తస్మాత్ ఉపదధాదేత్యుపాదధాతి తస్మాత్ వాయు ప్రచ్యుత వాయు ప్రచ్యుత దివ వాయు ప్రచ్యుతేది వాయు ప్రచ్యుత దివో వృష్టి వృష్టిరీర్తే కీర్తే పశవ పశవో వై వై వయస్యాహ వయస్యా నానామనస నానామనస ఖలు నానామనస ఇది నానామనస ఖలు వై వై పశవ పశవో నానావ్రతా నానావ్రతాస్తే నానావ్రత ఇది నానావ్రతా దేవ అపయేవ ఏవాభి అభి సమనస సమనసోయం సమనస ఇది సా మనస యం కామయేత కామయేత పశు అపశు సత్ సదితి ఇది వయస్యాహ వయస్యాస్తస్య తస్యోపధాయ ఉపధాయాపస్యాహ ఉపధాయేత్యుపాధాయ అపస్యా ఉప ఉపదధ్యాత్ దధ్యాదసం జ్ఞానం అసంజ్ఞానమేవ అసంజ్ఞానమిత్యసం జ్ఞానం ఏవాస్మై అస్మై పశుభి పశుభి కరోతి పశుభి పశుభి కరోత్యపశు అపశురేవ ఏవతి భవతియం కామయేత కామయేత పశుమాన్ పశుమాన్ స్యాత్ పశుమాన్ పశుమాన్ సదితి ఇత్యపశ్యాహ అపశ్యాస్త తస్యోపధాయ ఉపధాయ వయస్యాహ ఉపధాయేత్యుపాధాయ వయస్యా ఉప ఉపదధ్యాద్ సంజ్ఞానం సంజ్ఞానమేవ సంజ్ఞానమితి సంజ్ఞానం ఏవాస్మై అస్మై పశుభిః పశుభిః కరోతి పశుభిరితి పశుభిః కరోతి పశుమాన్ పశుమానేవ పశుమానితి పశుమాన్ ఏవతి భవతి చతస్రః చతస్రః పురస్తాద్ పురస్తాదుప ఉపదధాతి దాతి తస్మాత్ తస్మాత్ చత్వారి చత్వారి చక్షుషః చక్షుషో రూపాణి రూపాణి ద్వే ద్వే శుక్లే ద్వే ఇది ద్వే శుక్లే ద్వే శుక్లే ఇది శుక్లే ద్వే కృష్ణే ద్వే ఇది ద్వే కృష్ణే మూర్ధన్వదీ కృష్ణే ఇది కృష్ణే మూర్ధన్వదీర్భవంతి మూర్ధన్వదీర్తి మూర్ధన్వదీ భవంతి తస్మాత్ తస్మాత్ పురస్తాత్ పురస్తాన్మూర్ధ మూర్ధా పంచ పంచ దక్షిణాయాం దక్షిణాయా శ్రోణ్యాం శ్రోణ్యాముప ఉపదధాతి దాతి పంచ పంచోత్తరస్యాం ఉత్తరస్యాం తస్మాత్ ఉత్తరస్యామిత్యుదరస్యాం తస్మాత్ పశ్చాత్ పశ్చాద్వరిషీయాన్ వరిషీయాన్ పురస్తాత్ ప్రవణ పురస్తాత్ ప్రవణ పశు పురస్తాత్ ప్రవణ ఇది పురస్తాత్ ప్రవణ పశుర్భస్త భస్తో వయ వయ ఇది దక్షిణే దక్షిణే పుంసే అపుంస ఉప ఉపదధాతి దాది వృష్ణి వృష్ణిర్వయ వయ ఇది ఇత్యుత్తరే ఉత్తరే పుంసౌ ఉత్తరయజ్ఞుదరే అపుంసావేవ ఏ ప్రతి ప్రతి దాది దాది వ్యాఘ్ర వ్యాఘ్రో వయ వయ ఇది దక్షిణే దక్షిణే పక్షే పక్ష ఉప ఉపదధాతి దాది సింహ సింహోవయ వయ ఇదిత్తరే ఉత్తరే పక్షయో ఉత్తరే పక్షయోరేవ ఏ వీర్యం వీర్యం దధాతి దధాతి పురుష పురుషో వయ వయ ఇది మధ్యే మధ్యే తస్మాత్ తస్మాత్ పురుష పురుష పశూనాం పశూనామధిపతి అధిపతిరిత్యధిపతి ఇంద్రాగ్ని అవ్యతమానాం ఇంద్రాగ్ని ఇదీంద్రాగ్ని అవ్యతమానామితి ఇది స్వయమాదృణ్ణాం స్వయమాదృణ్ణామప స్వయమాదృణ్ణామితి స్వయం మాదృణ్ణాం ఉపదధాతి దాదీంద్రాగ్నిభ్యాం ఇంద్రాగ్నిభ్యాం వై ఇంద్రాగ్నిభ్యామిదీంద్రాగ్నేభ్యాం వామౌ ఇమౌ లోకౌ లోకౌ విధృతౌ విధృతావనయో విధృతాధృతౌ అనయోర్లోకయో లోకయోర్విధృత్యై విధృత్యా అధృత విధృత్యా ఇవిధృత్యై అధృతేవ ఇవ వై వా ఏషా ఏషా యత్ యన్మధ్యమా మధ్యమా జితిః జితిరంతరిక్షం అంతరిక్షమివ ఇవ వై వా ఏషా ఏషేంద్రాగ్ని ఇంద్రాగ్ని ఇది ఇంద్రాగ్ని ఇది ఇంద్ర అగ్ని ఇత్యాహ ఆహేంద్రాగ్ని ఇంద్రాగ్ని వై ఇంద్రాగ్ని ఇది ఇంద్ర అగ్ని వై దేవానాం దేవానామోజోభృతౌ ఓజోభృతావోజస ఓజోభృతా విద్యోజహాభృతౌ ఓజసైవ ఏవైనాం ఏనామంతరిక్షే అంతరిక్షే జనతే జనతే ధృత్యై ధృత్యై స్వయమాదృణ్ణాం స్వయమాదృణ్ణామువ శ్రీమాదృణ్ణామితి స్వయం మాదృణ్ణా ఉపదధాతి దధాత్యంతరిక్షం అంతరిక్షం వై వై శ్రయమాదన్నా శ్రయమాదృణ్ణాంతరిక్షం శ్రయమాదృణ్ణేది స్వయం ఆదృణ్ణా అంతరిక్షమేవ దేవోప ఉపధత్తే ధత్తేశ్వం అశ్వముప ఉపఘ్రావయతి ఘ్రావయతి ప్రాణం ప్రాణమేవ ప్రాణమితి ప్రాణం ఏవాస్యాం అస్యాం దధాతి దధాత్యసో అసో ప్రాజాపత్య అథోత్సో ప్రజాపత్యో వై ప్రజాపత్యరి ప్రజాపత్య వా అశ్వ అశ్వ ప్రజాపతిన ప్రజాపతినైవ ప్రజాపతినేతి ప్రజాపతిన ఏవాగ్ని అగ్ని చినదే చినదే స్వయమాదృణ్ణా స్వయమాదృణ్ణా భవతి స్వయమాదృణ్ణేతి స్వయం ఆదృణ్ణా భవతి ప్రాణానాం ప్రాణానాముత్సృష్టి ప్రాణానామితి ప్రాణానాం ఉత్సృష్ట్యా అసో ఉత్సృష్ట్యా ఇత్యత సృష్టి అసో సువర్గస్ అథో ఇత్యథో సువర్గస్ లోకస్ సువర్గస్ేతి సువహారస్ లోకస్యానుఖ్యాత్యై అనుఖ్యాత్యై దేవానాం అనుఖ్యాత్యా ఇత్యనుఖ్యాత్యై దేవానాం వై వై సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకం యతాం యతాం నిశః నిశస్సం సమభ్రీయంత అవ్లీయంత తే తదేతాః ఏతాదిశ్యాః దిశ్యా అపశ్యన్ అపశ్యంతాః తా ఉప ఉపాదధత అదధత తాభిః తాభిర్వై వైతే తే దిశః యశోదృగంహన్ అదృగంహనయత్ యద్దిశ్యాహ దిశ్యా ఉపదధాతి ఉపదధాతి దిశాం ఉపదధాదిజ్ఞమదధాతి దిశాం నిధృత్యై విధృత్యై దశ నిధృత్యాదివేధృత్యై దశ ప్రాణభృతః ప్రాణభృతః పురస్తాద్ ప్రాణభృత ఇది ప్రాణభృతః పురస్తాదుప ఉపదధాతి దధాతి నవ నవ వై వై పురుషే పురుషే ప్రాణాః ప్రాణానాభిః ప్రాణా ఇది ప్రాణాః నాభిర్దశమీ దశమీ ప్రాణాన్ ప్రాణానేవ ప్రాణాలిప్రాణాన్ ఏ పురస్తాద్ పురస్తాద్ధత్తే ధత్తే తస్మాద్ తస్మాత్ పురస్తాద్ పురస్తాత్ ప్రాణా ప్రాణాజ్యోతిష్మతీ ప్రాణా ఇది ప్రాణా జ్యోతిష్మతీముత్తమాం ఉత్తమాముప ఉత్తమామిద్యుదోత్తమా ఉప దధాతి దధాతి తస్మాత్ తస్మాత్ ప్రాణానాం ప్రాణానాం వాజ్ ప్రాణానామిది ప్రాణానాం వాజ్జ్యోతి జ్యోతిరుత్తమా ఉత్తమాదశ ఉత్తమేద్యుదోత్తమా దశోప ఉపదధాతి దాతి దశాక్షరా దశాక్షరా విరాట్ దశాక్షరేతి దశాక్షరా విరాట్ విరాట్ విరాటి వీరాట్ విరాక్షందసా విరాటి వీరాట్ ఛందసాం జ్యోతి జ్యోతిర్జ్యోతి జ్యోతిరేవ ఏ పురస్తాద్ పురస్తాద్ధత్తే ధృతే తస్మాద్ తస్మాత్ పురస్తాద్ పురస్తాం జ్యోతి జ్యోతిరుప ఉపాస్మహే ఆస్మహే ఛందాగుంసి ఛందాగుంసి పశుషు పశుష్వాజిమ్ ఆజిమయు అజస్వాన్ తాన్ బృహతి బృహత్యుత్ ఉదజయత్ అజయత్తస్మాద్ తస్మాద్వార్హతాః వార్హతాః పశవః పశవ ఉచ్యంతే ఉచ్యంతే మా ఛందః ఛంద ఇది దక్షిణతః దక్షిణత ఉప ఉపదధాతి దధాతి తస్మాద్ తస్మాద్దక్షిణావృతః దక్షిణావృతో మాసాః దక్షిణావృత ఇది దక్షిణా ఆవృతః మాసాస్ పృథివీ పృథివీ ఛందః ఛంద ఇది పశ్చాత్ పశ్చాత్ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా అగ్నిః ప్రతిష్ఠిత్యా యజ్ఞే స్థిత్యై అగ్నిర్దేవత దేవతేతి ఇత్యుత్తరతః ఉత్తరత ఓజః ఉత్తరత ఇత్యుదుత్తరతః ఓజో వై త్వా అగ్నిః అగ్నిరోజః ఓజదేవ ఏవోత్తరతః ఉత్తరతో ధత్తే ఉత్తరత ఇత్యుదుత్తరతః ధత్తే తస్మాద్ తస్మాదుత్తరతోభిప్రజాయీ ఉత్తరతోభిప్రజాయీ చేయతి ఉత్తరతోభిప్రజాయీత్యుత్తరతః అభిప్రజాయీ ఏ షట్్రికంషత్ షట్్రికంషత్సం షట్్రికంషతి విషత్ త్రికంషత్ సంపద్యంతే పద్యంతే షట్్రికంషదక్షరా షట్్రికంషదక్షరా బృహతి షట్్రికంషదక్షరేతి షట్్రికంషత్ అక్షరా బృహతి బార్హతాః బార్హతాః పశవః పశవో బృహత్యా బృహత్యైవ ఏవాస్మై అస్మై పశూన్ పశూనవ అవరుంధే రుంధే బృహతి బృహతి ఛందసా ఛందసా స్వారాజ్యం స్వారాజ్యం పరి స్వారాజ్యమయస్వారాజ్యం పరీయాయ ప్రియాయైతా ఏతా ఉపధీజంతే ఉపధీజంతే గచ్చతి ఉపధీజంతయుమాధీజంతే గచ్చతి స్వారాజ్యం స్వారాజ్యకం సప్త స్వారాజ్యమిది స్వారాజ్యం సప్త బాలకిల్యా బాలకిల్యా పురస్తాద్ బాలకిల్యా ఇది బాలకిల్యా పురస్తాదుప ఉపదధాతి దాతి సప్త సప్త పశ్చాద్ పశ్చాత్ సప్త సప్త వై వై శీర్షణ్యాః శీర్షణ్యాః ప్రాణాః ప్రాణాద్వౌ ప్రాణా ఇది ప్రాణాః ద్వావవాంచౌ అవాంచౌ ప్రాణానాం ప్రాణానాకం సవేర్యత్నాయ ప్రాణానామిది ప్రాణానాం సవేర్యత్నాయ మూర్ధా సవేర్యత్నాయేతి సవేర్యాత్వాయ మూర్ధాసి శ్రీరాట్ రాడితి ఇది పురస్తాద్ పురస్తాదుప ఉపదధాతి దధాతి యంత్రీ యంత్రీరాట్ రాడితి ఇది పశ్చాత్ పశ్చాత్ ప్రాణాన్ ప్రాణానేవ ప్రాణానిది ప్రాణాన్ ఏవాస్మై అస్మై సమీచ సమీచో దధాతి దధాతీతి దధాతి దేవామి వైయత్జ్ఞే యజ్ఞే కుర్వత అకర్వత తదసురాః అసురా అకర్వత అకర్వత తే దేవాః దేవాయేతాః ఏతా అక్ష్ణయా స్వామీయాః అక్ష్ణయా స్వామీయా అవశ్యన్ అక్ష్ణయా స్వామీయా యజ్ఞక్ష్ణయా స్వామీయాః అవశ్యంతాః తా అన్యథా అన్యథానోచ్య అనోచ్యాన్యథా అనోచ్యేత్యనోచ్య అన్యథోప ఉపాదధర అదధత తదసురాః అసురాన నాన్వవాయన్ అన్వవాయన్ దదః అన్వవాయన్నిత్యనో అవాయన్ తతో దేవాః దేవా అభవన్ అభవన్ వరా పరాసురాః అసురాయత్ యదక్ష్ణయా స్వామీయాః అక్ష్ణయా స్వామీయా అన్యథా అక్ష్ణయా స్వామీయా ఇత్యక్ష్ణయా స్వామీయాః అన్యథానోచ్య అనోచ్యాన్యథానోచ్యేత్యనోచ్య అన్యథోపదధాది ఉపదధాది భ్రాతృవ్యాభిభూత్యై ఉపదధాదీత్యుపదధాది భ్రాతృవ్యాభిభూత్యై భవతి భ్రాతృవ్యాభిభూత్యాభిభూత్యాత్మనా పరాస్య భ్రాతృవ్య భ్రాతృవ్యో భవతి భవత్యాశు ఆశస్త్రివృద్ త్రివృతి పురస్తాత్ పురస్తాదుప ఉపదధాది దాది యజ్ఞముఖం యజ్ఞముఖం వై యజ్ఞముఖమిది యజ్ఞాముఖం వై త్రివృత్ త్రివృద్యజ్ఞముఖం త్రివృతిత్రివృత్ యజ్ఞముఖమేవ యజ్ఞముఖమిది యజ్ఞాముఖం ఏ పురస్తాత్ పురస్తాద్వి వియాదయని యాదయది వ్యోమ వ్యోమ సప్తదశ వ్యోమేది వీమ సప్తదశ ఇది సప్తాదశ ఇది దక్షిణత దక్షిణతోన్నం అన్నం వై వై వ్యోమ వ్యోమాన్నం వ్యోమే దివి ఓమ అన్నకం సప్తదశ సప్తదశోన్నం సప్తదశ ఇది సప్తాదశ అన్నమేవ ఏవ దక్షిణత దక్షిణతో ధత్తే ధత్తే తస్మాత్ తస్మాద్దక్షిణేన దక్షిణేనాన్నం అన్నమద్యతే అద్యతే ధరుణ ధరుణ ఏక విధ్వంస ఏక విధ్వంస ఇది ఏక విధ్వంస ఇత్యేక విధ్వంస ఇది పశ్చాత్ పశ్చాత్ ప్రతిష్టా ప్రతిష్టా వై ప్రతిష్టేది ప్రతిష్ట వా ఏక విధ్వంస ఏక విధ్వంస ప్రతిష్ఠిత్యై ఏక విధ్వంస ఇత్యేక విధ్వంస ప్రతిష్ఠిత్యై భాంత ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై భాంత పంచదశ పంచదశైతి పంచాదశ ఇత్యుత్తరత ఉత్తరత ఓజః ఉత్తరత ఇత్యుత్తరత ఓజో వై వై భాంత భాంతవోజః ఓజః పంచదశ పంచదశవోజః పంచదశ పంచాదశ ఓజరేవ ఏవోత్తరత ఉత్తరతో ధత్తే ఉత్తరత ఇత్యుత్తరత ధత్తే తస్మాత్ తస్మాదుత్తరతోభిప్రయాయీ ఉత్తరతోభిప్రయాయీ చేతి ఉత్తరతోభిప్రయాయీత్యుత్తర అభిప్రయాయీ చేతి ప్రదోహూర్తి ప్రదోహూర్తిరష్టాదశ ప్రదోహూర్తిర్ప్రాతూర్తి అష్టాదశ ఇది అష్టాదశ ఇత్యష్టాదశ ఇది పురస్తాద్ పురస్తాదుప ఉపదధాది ఉపాది ద్వౌ ద్వౌ త్రివృతౌ త్రివృతాభిపూర్వం త్రివృతాభిజిద్రేవృతౌ అభిపూర్వం యజ్ఞముఖే అభిపూర్వమిత్యభిపూర్వం యజ్ఞముఖేవి యజ్ఞముఖ ఇది యజ్ఞముఖే నియాతయది యాతయ్యభివర్త అభివర్త స విభుంస అభివర్తయ్యభివర్త స విభుంసయతి స విభుంస ఇది స విభుంస ఇది దక్షిణత దక్షిణతోన్నం అన్నం వై వా అభివర్త అభివర్తోన్నం అభివర్తయ్యభివర్త అన్నకం స విభుంస స విభుంసోన్నం స విభుంస ఇది స విభుంస అన్నమేవ ఏ దక్షిణత దక్షిణతో ధత్తే ధత్తే తస్మాత్ తస్మాద్దక్షిణేన దక్షిణేనాన్నం అన్నమద్యతే తద్యతే వర్చ వర్చోరాభిపుంస ద్వాభిపుంస ఇది పశ్చాత్ పశ్చాద్యత్ యద్విపుంసతి విపుంసతిర్ద్వే ద్వే తేన ద్వే ఇది ద్వే తేన విరాజౌ విరాజౌ యత్ విరాజావిది వీరాజౌ యద్వే ప్రతి ద్వే ప్రతిష్టా ద్వే ఇది ద్వే ప్రతిష్టాతేన ప్రతిష్టేది ప్రతిష్ట తేన విరాజో విరాజోరేవ విరాజోరిది వీరాజో ఏవాభిపూర్వం అభిపూర్వమన్నాద్యే అభిపూర్వమిత్యభిపూర్వం అన్నాద్యే ప్రతి అన్నాద్యేత్యన్నాద్యే ప్రతిష్టతి తిష్టతి తప తపో నవదశ నవదశ ఇది నవదశ ఇత్యుత్తరత ఉత్తరతస్తస్మాత్ ఉత్తరత ఇత్యుత్తరత తస్మాత్ సవ్యః సవ్యో హస్తయో హస్తయోస్తపస్వితర తపస్వితరో యోనిః తపస్వితర ఇది తపస్వీతర యోనిశ్చతుర్విపుంస చతుర్విపుంస ఇది చతుర్విపుంస ఇది చతుర్ విపుంస ఇది పురస్తాత్ పురస్తాదుప ఉపదధాది చతుర్విపుంసత్యక్షరా చతుర్విపుంసత్యక్షరా గాయత్రీ చతుర్విపుంసత్యక్షరే చతుర్విపుంసతి అక్షరా గాయత్రీ గాయత్రీ గాయత్రీ యజ్ఞముఖం యజ్ఞముఖం యజ్ఞముఖం యజ్ఞముఖమిది యజ్ఞాముఖం యజ్ఞముఖమేవ యజ్ఞముఖమిది యజ్ఞాముఖం ఏ పురస్తాద్ పురస్తాద్వి వియాదయతి యాదయతి గర్భాః గర్భాః పంచ విపుంస పంచ విపుంస ఇది పంచ విపుంస ఇది పంచాభిపుంస ఇది దక్షిణత దక్షిణతోన్నం అన్నం వై వై గర్భాః గర్భా అన్నం అన్నం పంచ విపుంస పంచ విపుంసోన్నం పంచ విపుంస ఇది పంచాభిపుంస అన్నమేవ ఏవ దక్షిణత దక్షిణతో ధత్తే ధత్తే తస్మాత్ తస్మాద్దక్షిణేన దక్షిణేనాన్నం అన్నమద్యతే అద్యతవోజః ఓజస్త్రిణవః త్రిణవయతి త్రిణవయతి త్రిణవః ఇది పశ్చాద్ పశ్చాదిమే ఇమే వై వై లోకాః లోకాస్త్రిణవః త్రిణవ ఏషు త్రిణవయతి త్రిణవః ఏష్వేవ లోకేషు లోకేషు ప్రతి ప్రతిష్టతి తిష్టతి సంభరణ సంభరణస్త్రయో విదుంశ సంభరణ ఇది సంభరణ త్రయో విదుంశ ఇది త్రయో విదుంశ ఇది త్రయ విదుంశ ఇత్యుత్తరత ఉత్తరతస్తస్మాత్ ఉత్తరత ఇత్యుత్తరత తస్మాత్ సవ్య సవ్యో హస్తయో హస్తయో సంభార్యతర సంభార్యతర క్రతు సంభార్యతర ఇది సంభార్యాతర క్రతురేకత్రిగుంశ ఏకత్రిగుంశ ఇది ఏకత్రిగుంశ ఇత్యేకత్రిగుంశ ఇది పురస్తాత్ పురస్తాదుప ఉపదధాది దాది వాగ్ వాగ్వై వై క్రతు క్రతుర్యజ్ఞముఖం యజ్ఞముఖం వాగ్ యజ్ఞముఖమితి యజ్ఞాముఖం వాగ్యజ్ఞముఖం యజ్ఞముఖమేవ యజ్ఞముఖమితి యజ్ఞాముఖం ఏవ పురస్తాత్ పురస్తాద్వి యాతయతి యాతయతి బ్రద్ధస్య బ్రద్ధస్య విష్టపం విష్టపం చతుస్త్రిగుంశ చతుస్త్రిగుంశ ఇది చతుస్త్రిగుంశ ఇది చతుః త్రిగుంశ ఇది దక్షిణతః దక్షిణతో అసౌ అసౌ వై వా ఆదిత్యః ఆదిత్యో బ్రద్ధస్య బ్రద్ధస్య విష్టపం విష్టపం బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమేవ బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం ఏవ దక్షిణతః దక్షిణతో ధత్తే ధత్తే తస్మాద్ తస్మాద్దక్షిణః దక్షిణార్ధః అర్ధో బ్రహ్మవర్చసిధర బ్రహ్మవర్చసిధర ప్రతిష్ట బ్రహ్మవర్చసిధర ఇది బ్రహ్మవర్చసీధర ప్రతిష్టాత్రయస్త్రిగుంశ ప్రతిష్టైలి ప్రతిష్ట త్రయస్త్రిగుంశ ఇది త్రయస్త్రిగుంశైలి త్రయ త్రిగుంశ ఇది పశ్చాత్ పశ్చాత్ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై నాక ప్రతిష్ఠిద్యా ఇది ప్రతిష్ఠిత్యై నాక షట్్రిగుంశ షట్్రిగుంశ ఇది షట్్రిగుంశ ఇది షట్ త్రిగుంశ ఇత్యుత్తరతః ఉత్తరతః సువర్గ ఉత్తరత ఇత్యుత్తరతః సువర్గో వై సువర్గ ఇది సువహాగః వై లోకః లోకో నాక నాక సువర్గస్య సువర్గస్య లోకస్య సువర్గస్యేతి సువహాగస్య లోకస్య సమష్ట్యై సమష్ట్యా ఇది సమష్ట్యై అగ్నేర్భాగ భాగోసి అసీతి ఇది పురస్తాత్ పురస్తాదుప ఉపదధాది దాది యజ్ఞముఖం యజ్ఞముఖం వై యజ్ఞముఖమిది యజ్ఞాముఖం వా అగ్ని అగ్నిర్యజ్ఞముఖం యజ్ఞముఖం దీక్ష యజ్ఞముఖమిది యజ్ఞాముఖం దీక్షా యజ్ఞముఖం యజ్ఞముఖం బ్రహ్మ యజ్ఞముఖమితి యజ్ఞాముఖం బ్రహ్మయజ్ఞముఖం యజ్ఞముఖం త్రివృత యజ్ఞముఖమితి యజ్ఞాముఖం త్రివృద్యజ్ఞముఖం త్రివృతి త్రివృత యజ్ఞముఖమేవ యజ్ఞముఖమితి యజ్ఞాముఖం ఏవ పురస్తాత్ పురస్తాద్వి యాదయతి యాదయతి రజక్షసాం రజక్షసాం భాగ రజక్షసామితి రజక్షసాం భాగోసి అసీతి ఇది దక్షిణతః దక్షిణతః శుశ్రువాగుంసః శుశ్రువాగుంసో వై వై రజక్షసః రజక్షసోన్నం రజక్షస ఇది రజక్షసః అన్నం ధాతా ధాతా జాతాయ జాతాయైవ ఏవాస్మై అస్మాన్నం అన్నమపి అపి దధాతి దధాతి తస్మాత్ తస్మాజ్జాతః జాతోన్నం అన్నమగ్ని అర్తిజనిత్రం జనిత్రగ్రస్ఫృతం స్ఫృతగుం సప్తదశః సప్తదశ స్తోమ సప్తదశ ఇది సప్తాదశ స్తోమ ఇది ఇత్యాహ ఆహాన్నం అన్నం వై వై జనిత్రం జనిత్రమన్నం అన్నగం సప్తదశ సప్తదశోన్నం సప్తదశ ఇది సప్తాదశ అన్నమేవ ఏవ దక్షిణతః దక్షిణతో ధత్తే ధత్తే తస్మాత్ తస్మాద్దక్షిణేన దక్షిణేనాన్నం అన్నమద్యతే అద్యతే మిత్రస్య మిత్రస్య భాగ భాగోసి అసీతి ఇది పశ్చాత్ పశ్చాత్ ప్రాణ ప్రాణో వై ప్రాణ ఇది ప్రాణ వై మిత్ర మిత్రోపాన అపానో వరుణ అపాన ఇత్యపాన వరుణ ప్రాణాపానౌ ప్రాణాపానామేవ ప్రాణాపానామిది ప్రాణ అపానౌ ఏవాస్మిన్ అస్మిన్ దధాతి దధాతి దివ దివ వృష్టి వృష్టిర్వాతాః పాతాః స్మృతాః స్మృత ఏక విపుంశః ఏక విపుంశ స్తోమ ఏక విపుంశ ఇత్యేక విపుంశః స్తోమ ఇది ఇత్యాహ ఆహ ప్రతిష్టా ప్రతిష్టా వై ప్రతిష్టేతి ప్రతిష్టా వా ఏక విపుంశః ఏక విపుంశః ప్రతిష్ఠిత్యై ఏక విపుంశ ఇత్యేక విపుంశః ప్రతిష్ఠిత్యా ఇంద్రస్య ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై ఇంద్రస్య భాగ భాగోసి అసీతి ఇత్యుత్తరతః ఉత్తరత ఓజః ఉత్తరత ఇత్యుత్తరతః ఓజో వై వా ఇంద్రః ఇంద్ర ఓజః ఓజో విష్ణుః విష్ణురోజః ఓజః క్షత్రం క్షత్రమోజః ఓజః పంచదశః పంచదశ ఓజః పంచదశ ఇది పంచాదశ ఓజ ఏవ ఏవోత్తరతః ఉత్తరతో ధత్తే ఉత్తరత ఇత్యుదోత్తరతః ధత్తే తస్మాత్ తస్మాదుత్తరతోభిప్రజాయీ ఉత్తరతోభిప్రజాయీ జయతి ఉత్తరతోభిప్రజాయీత్యుత్తరతః అభిప్రజాయీ జయతి వసూనాం వసూనాం భాగ భాగోసి అసీతి ఇది పురస్తాత్ పురస్తాదుప ఉపదధాతి దధాతి యజ్ఞముఖం యజ్ఞముఖం వై యజ్ఞముఖమిది యజ్ఞముఖం వై వసవ వసవో యజ్ఞముఖం యజ్ఞముఖం రుద్రా యజ్ఞముఖమిది యజ్ఞముఖం రుద్రాయజ్ఞముఖం యజ్ఞముఖం చతుర్విపుంస యజ్ఞముఖమిది యజ్ఞముఖం చతుర్విపుంశో యజ్ఞముఖం చతుర్విపుంశైరి విపుంస యజ్ఞముఖమేవ యజ్ఞముఖమిది యజ్ఞముఖం ఏ పురస్తాద్ పురస్తాద్వి వియాదయతి యాదయత్యాదిత్యానాం ఆదిత్యానాం భాగ భాగోసి అసీతి ఇది దక్షిణతః దక్షిణతోన్నం అన్నం వై వా ఆదిద్యాః ఆదిత్యా అన్నం అన్నం మరుతః మరుతోన్నం అన్నం గర్భాః గర్భా అన్నం అన్నం పంచవిపుంసః పంచవిపుంసోన్నం పంచవిపుంస ఇది పంచవిపుంసః అన్నమేవ ఏవ దక్షిణతః దక్షిణతో ధత్తే ధత్తే తస్మాత్ తస్మాద్దక్షిణేన దక్షిణేనాన్నం అన్నమద్యతే అద్యతే విత్యై అరిత్యై భాగః భాగోసి అసీతి ఇది పశ్చాద్ పశ్చాత్ప్రతిష్ఠా ప్రతిష్టా వై ప్రతిష్టేది ప్రతిష్టా వా అదితిః అదితిః ప్రతిష్టా ప్రతిష్టా భూషా ప్రతిష్టేది ప్రతిష్టా భూషాప్రతిష్టా ప్రతిష్టాత్రిణవః ప్రతిష్టేది ప్రతిష్టా త్రిణవః ప్రతిష్ఠిత్యై త్రిణవ ఇది త్రీణవః ప్రతిష్ఠిత్యై దేవస్య ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై దేవస్య సవితుః సవితుర్భాగః భాగోసి అసీతి ఇత్యుత్తరతః ఉత్తరతో బ్రహ్మ ఉత్తరత ఇత్యుత్తరతః బ్రహ్మ వై వై దేవః దేవస్య సవిత సవిత బ్రహ్మ బ్రహ్మ బృహస్పతిః బృహస్పతిర్బ్రహ్మ బ్రహ్మ చతుష్టోమః చతుష్టోమో బ్రహ్మవర్చసం చతుష్టోమ ఇది చతుః స్తోమః బ్రహ్మవర్చసమేవ బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం ఏవోత్తరతః ఉత్తరతో ధత్తే ఉత్తరత ఇత్యుత్తరతః ధత్తే తస్మాత్ తస్మాదుత్తరః ఉత్తరోర్ధః ఉత్తర ఇత్యుత్తరః అర్ధో బ్రహ్మవర్చసితరః బ్రహ్మవర్చసితరః సావిత్రవతీ బ్రహ్మవర్చసితర ఇది బ్రహ్మవర్చసీతరః సావిత్రవతీ భవతి సావిత్రవతీతి సావిత్రావతీ భవతి ప్రసూత్యై ప్రసూత్యై తస్మాత్ ప్రసూత్యా ఇది ప్రాసూత్యై తస్మాద్ బ్రాహ్మణానాం బ్రాహ్మణానాముదీచీ ఉదీచీ సనిః సనిః ప్రసూత ప్రసూత ధర్త్రః ప్రసూదేది ప్రాసూత ధర్తృష్టోమః చతుష్టోమ ఇది చతుష్టోమ ఇది చతుః స్తోమః ఇది పురస్తాద్ పురస్తాదుప ఉపదధాతి దధాతి యజ్ఞముఖం యజ్ఞముఖం వై యజ్ఞముఖమిది యజ్ఞముఖం వై ధర్త్రః ధర్త్రో యజ్ఞముఖం యజ్ఞముఖం చతుష్టోమః యజ్ఞముఖమిది యజ్ఞముఖం చతుష్టోమో యజ్ఞముఖం చతుష్టోమ ఇది చతుః స్తోమః యజ్ఞముఖమేవ యజ్ఞముఖమిది యజ్ఞముఖం ఏ పురస్తాద్ పురస్తాద్వి వియాదయతి యాదయతి యావానాం యావానాం భాగ భాగోసి అసీతి ఇది దక్షిణతః దక్షిణతో మాసాః మాసా వై వియావాః యావా అర్ధమాసాః అర్ధమాసా అయావాః అర్ధమాసా ఇత్యర్ధమాసాః అయావాస్తస్మాత్ తస్మాద్ దక్షిణావృతః దక్షిణావృతో మాసాః దక్షిణావృత ఇది దక్షిణా ఆవృతః మాసా అన్నం అన్నం వై వై యావాహ యావా అన్నం అన్నం ప్రజాః ప్రజా అన్నం ప్రజా ఇది ప్రజాః అన్నమేవ ఏవ దక్షిణతః దక్షిణతో ధత్తే ధత్తే తస్మాత్ తస్మాద్దక్షిణేన దక్షిణేనాన్నం అన్నమద్యతే అద్యతర్భూణాత్ ర్భూణాం భాగః భాగోసి అసీతి ఇది పశ్చాద్ పశ్చాత్ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై వివర్తః ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై వివర్తో అష్టాచత్వారిపుంశః వివర్త ఇది వివర్తః అష్టాచత్వారిపుంశ ఇది అష్టాచత్వారిపుంశ ఇత్యష్టాచత్వారిపుంశః ఇత్యుత్తరతః ఉత్తరతోనయోః ఉత్తరత ఇత్యుత్తరతః అనయోర్లోకయోః లోకయోః సవీర్యత్వాయ సవీర్యత్వాయ తస్మాద్ సవీర్యత్వాయేతి సవీర్యాత్వాయ తస్మాదిమౌ ఇమౌ లోకౌ లోకౌ సమావద్వీర్యౌ సమావద్వీర్యౌ యస్య సమావద్వీర్యామితి సమావద్ వీర్యౌ యస్య ముఖ్యవతీః ముఖ్యవతీః పురస్తాద్ ముఖ్యవతీరిది ముఖ్యావతీః పురస్తాదుపధీయంతే ఉపధీయంతే ముఖ్యః ఉపధీయంతే ఇత్యుపాధీయంతే ముఖ్య ఏవ ఏవ భవతి భవత్యా ఆస్య అస్య ముఖ్యః ముఖ్యో జాయతే జాయతే యస్య యస్యాన్నవతీః అన్నవతేర్దక్షిణతః దన్నవతీరిత్యన్నవతీః దక్షిణతోత్తి అత్యన్నం అన్నమా ఆస్య అస్యాన్నాదః అన్నాదో జాయతే అన్నాదైత్యన్నాదః జాయతే యస్య ప్రతిష్టావతీః ప్రతిష్టావతీః పశ్చాత్ ప్రతిష్టావతీ ప్రతిష్టావతీ పశ్చాత్ప్రతి ప్రత్యేవతిష్టతి తిష్టతి యస్యౌజస్వతీ ఓజస్వతీరుత్తరద ఉత్తరద ఓజస్వీ ఉత్తరద ఇత్యుత్తరద ఓజస్వ్యేవ ఏవతి భవత్యా ఆస్య అస్యౌజస్వీ ఓజస్వీ జాయతే జాయతేర్క అర్కో వై వా ఏష ఏషయద్ని అగ్నిస్తైతత్ ఏతదేవ ఏవ స్తోత్రం స్తోత్రమేతత్ ఏతశస్త్రం శస్త్రం యత్ యదేషా ఏషా విధా విధా విధీయతే విధేతి విధా విధీయతేర్కే విధీయతది విధీయతే అర్కదేవ ఏవ తత్ తదర్క్యం అర్క్యమను అనువి విధీయతే ధీయతేత్తి అత్యన్నం అన్నమా ఆస్య అస్యాన్నాద అన్నాదో జాయతే అన్నాదైత్యన్నాద జాయతే యస్యైషా ఏషా విధా విధా విధీయతే విధేతి విధా విధీయతేయ విధీయత ఇది విధీయతే యో ఉచ చైనాహం ఏనామేవం ఏవం వేద వేదసృష్ట్యై సృష్టిరుప ఉపదధాది దాది యథా సృష్టం యథా సృష్టమేవ యథా సృష్టమితి యథా సృష్టం ఏవ అవరుంధే రుంధేన నవై వా ఇదం ఇదం దివా దివాన ననక్తం నక్తమాసీత్ ఆసీరవ్యావృత్తం అవ్యావృత్తం తే అవ్యావృత్తమిత్యవి ఆవృత్తం ఏ దేవాః దేవాదేతాః ఏతాద్యుష్టీః వ్యుష్టీరపశ్యన్ వ్యుష్టీరివి ఉష్టీః అపశ్యంతాః తా ఉప ఉపాదధత అదధత తపః తతో వై వా ఇదం ఇదం వి యో ఉచ్ఛద్ ఔచ్ఛద్యస్య యస్సీతాః ఏతా ఉపధీయంతే ఉపధీయంతేవి ఉపధీయంతైత్యుపాధీయంతే ఏవ ఏవాస్మై అస్మా ఉచ్ఛతి ఉచ్ఛత్యథో అథో తమ అథో ఇత్యథో తమ ఏవ ఏవాప అవహతే హత ఇది హతే అగ్నే జాతాన్ జాతాన్ ప్రణుద నుదాన నపద్నాన్ సపద్నానికి పురస్తాత్ పురస్తాదుప ఉపదధాది దాది జాతాన్ జాతానేవ ఏ భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ ప్రణుదతే ఉదతే సహసా సహసా జాతాన్ జాతానితి ఇది పశ్చాద్ పశ్చాజనిష్యమాణాన్ జనిష్యమాణానేవ ఏవ ప్రతి ప్రతినుదతే ఉదతే చతుశ్చత్వారిపుంశ చతుశ్చత్వారిపుంశ స్తోమ చతుశ్చత్వారిపుంశ ఇది చతుర్చత్వారిపుంశ స్తోమ ఇది దక్షిణత దక్షిణతో బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం వై బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం వై చతుశ్చత్వారిపుంశ చతుశ్చత్వారిపుంశో బ్రహ్మవర్చసం చతుశ్చత్వారిపుంశ ఇది చతుర్చత్వారిపుంశ బ్రహ్మవర్చసమేవ బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం ఏ దక్షిణత దక్షిణతో ధత్తే ధత్తే తస్మాద్ తస్మాద్దక్షిణ దక్షిణోర్ధ అర్ధో బ్రహ్మవర్చసిదర బ్రహ్మవర్చసిదర షోడశ బ్రహ్మవర్చసిదర ఇది బ్రహ్మవర్చసీదర షోడశ స్తోమ స్తోమరి ఇత్యుత్తరద ఉత్తరద ఓజ ఉత్తరద ఇద్యుదోత్తరద ఓజో వై వై షోడశ షోడశ ఓజ ఓజ ఏవోత్తరద ఉత్తరదో ధత్తే ఉత్తరద ఇత్యుదోత్తరద ధత్తే తస్మాత్ తస్మాదుత్తరదోభిప్రజాయీ ఉత్తరదోభిప్రజాయీ జయతి ఉత్తరదోభిప్రజాయీత్యుత్తరద అభిప్రజాయీ జయతి వజ్ర వజ్రో వై వై చతుశ్చత్వారిపుంశ చతుశ్చత్వారిపుంశ వజ్ర చతుశ్చత్వారిపుంశ ఇది చతుర్చత్వారిపుంశ వజ్రషోడశ షోడశో యదేతే ఇష్టకే ఏతే ఇత్యేతే ఇష్టకే ఉపదధాది ఇష్టకే ఇది ఇష్టకే ఉపదధాది జాతాన్ ఉపదధాదిత్యుపదధాది జాతాగిష్ట చైవ ఏవ జనిష్యమాణాన్ జనిష్యమాణాగిష్ట చ భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ ప్రణుద్య ప్రణుద్య వజ్రం ప్రణుద్యేతి ప్రాణుద్య వజ్రమను తను ప్రహరది హరది స్తృత్యై స్తృత్యై పురీషవతీం పురీషవతీం మధ్యే పురీషవతీమిది పురీషావతీం మధ్య ఉప ఉపదధాది దాది పురీషం పురీషం వై వై మధ్యం మధ్యమాత్మనః ఆత్మనస్సాత్మానం సాత్మానమేవ సాత్మానమిది సా ఆత్మానం ఏవాగ్నిం అగ్నిం చినుతే చినుతే సాత్మా సాత్మాముష్మిన్ సాత్మేది సా ఆత్మా అముష్మిన్ లోకే లోకే భవతి భవతి యః ఏవం ఏవం వేద వేదైతాః ఏతా వై వా అసపత్నాః అసపత్నా నామ నామేష్టకాః ఇష్టకాయస్య యస్యైతాః ఏతా ఉపధీయంతే ఉపధీయంతేన ఉపధీయంతేత్యుపాధీయంతే నాస్య అస్య సపత్న సపత్నా భవతి భవతి పశు పశుర్వై వా ఏష ఏషయత్ యదగ్ని అగ్నిర్విరాజ విరాజ ఉత్తమాయాం విరాజ ఇది వీరాజ ఉత్తమాయాం చిత్యాం ఉత్తమాయామిత్యుత్తమాయాం చిత్యాముప ఉపదధాది దాది విరాజం విరాజమేవ విరాజమిది వీరాజం ఏవోత్తమాం ఉత్తమాం పశుషు ఉత్తమామిద్యుదతమాం పశుషు దాది దాది తస్మాత్ తస్మాత్ పశుమాన్ పశుమానుత్తమాం పశుమానిది పశుమాన్ ఉత్తమాం వాచం ఉత్తమామిద్యుదతమాం వాచం వదతి వదతి దశ దశ దశ దశోప దశ దశేతి దశ దశ ఉపదధాది దాది సవీర్యత్నాయ సవీర్యత్నాయ అక్ష్ణయ సవీర్యత్వాయేతి సవీర్యాత్వాయ రక్ష్ణయోప ఉపదధాది దాది తస్మాత్ తస్మాదక్ష్ణయ అక్ష్ణయా పశవ పశవాంగాని అంగాని ప్రహరంది హరంది ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై యాని ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై యాని వై వై ఛందాగంసి ఛందాగంసి సువర్గ్యాణి సువర్గ్యాణ్యాసన్ సువర్గ్యాణీతి సువభాగ్యాని ఆసంతైః తైర్దేవాః దేవాస్ సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువభాగం లోకమాయన్ ఆయంతేన తేన ఋషయ ఋషయోశ్రామ్యన్ అశ్రామ్యంతే తే తప తపోతప్యంత అతప్యంత తాని తాని తపసా తపసా పశ్యన్ అపశ్యంతేభ్య ఏతా ఇష్టకా ఇష్టకాని నిరమిమత అమిమదేవ ఏ ఛంద ఛందో వరివ వరివఛంద ఛంద ఇది తా ఉప ఉపాదధత అదధతాభిర్వై వై తే సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువభాగం లోకమాయన్ ఆయనయత్ ఇష్టకా ఇష్టకా ఉపదధాది ఉపదధాది యాని ఉపదధాదీత్యుపదధాది యాన్యేవ ఏ ఛందాగుంసి ఛందాగుంసి సువర్గ్యాణి సువర్గ్యాణి తై స్వర్గ్యాణీతి సువభాగ్యాని తైరేవ ఏ యజమాన యజమానస్ సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువభాగం ఏవమేతి ఏతి యజ్ఞేన యజ్ఞేన వై వై ప్రజాపతి ప్రజాపతి ప్రజా ప్రజాపతిరి ప్రజాపతి ప్రజా అసృజత ప్రజా ఇది ప్రజా అసృజతదా తా స్తోమభాగై స్తోమభాగైరేవ స్తోమభాగైరి స్తోమభాగై ఏవాసృజత అసృజత యత్ స్తోమభాగా స్తోమభాగా ఉపదధాది స్తోమభాగా ఇది స్తోమభాగా ఉపదధాది ప్రజా ఉపదధారేత్యుపదధాది ప్రజా ఏవ ప్రజా ఇది ప్రజా ఏవద్యజమాన యజమానసృజతే సృజతే బృహస్పతి బృహస్పతిర్వై వా ఏతత్ ఏతద్యజ్ఞస్య యజ్ఞశ్రీజనః తేజస్ సమభరత్ అభరద్యత్ యత్ స్తోమభాగా స్తోమభాగాయత్ స్తోమభాగా ఇది స్తోమభాగా యత్ స్తోమభాగా స్తోమభాగా ఉపదధాది స్తోమభాగా ఇది స్తోమభాగా ఉపదధాది సతేజసం ఉపదధాదీత్యుపదధాది సతేజసమేవ సతేజసమితి సతేజసం ఏవాగ్నిం అగ్నిం చినుతే చినుతే బృహస్పతిః బృహస్పతిర్వై వా ఏతాం ఏతాం యజ్ఞస్య యజ్ఞస్య ప్రతిష్టాం ప్రతిష్టామపశ్యత్ ప్రతిష్టామిది ప్రతిష్టాం అపశ్యద్యత్ యత్ స్తోమభాగా స్తోమభాగాయత్ స్తోమభాగా ఇది స్తోమభాగా యత్ స్తోమభాగా స్తోమభాగా ఉపదధాది స్తోమభాగా ఇది స్తోమభాగా ఉపదధాది యజ్ఞస్య ఉపదధాదీత్యుపదధాది యజ్ఞస్య ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై సప్తసప్త ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై సప్తసప్తోప సప్తసప్తేతి సప్తసప్త ఉపదధాది దాది శరీర్యత్వాయ శరీర్యత్వాయ తిస్రః శరీర్యత్వాయేతి శరీర్యాత్వాయ తిస్రో మధ్యే మధ్యే ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై రశ్మిరితి ఇత్యేవ ఏవాదిత్యం ఆదిత్యమసృజత అసృజత ప్రేతి ప్రేతిరితి ప్రేతిరితి ప్రాయి ఇది ధర్మం ధర్మమన్వితి అన్వితిరితి అన్వితిరిత్యనోజితి ఇది దివం దివగం సంధి సంధిరితి సంధిరితి సంధి ఇత్యంతరిక్షం అంతరిక్షం ప్రతిధి ప్రతిధిరి ప్రతిధిరితి ప్రతిధి ఇది పృథివీం పృథివీం విష్టంభ విష్టంభ ఇది విష్టంభ ఇది విస్తంభ ఇది వృష్టిం వృష్టిం ప్రవా ప్రవేది ప్రవేది ప్రావా ఇత్యహ అహరవా అనువేది అనువేత్యనో వా ఇది రాత్రిం రాత్రిముషిక్ ఉషిగితి ఇది వసూన్ వసూన్ ప్రగేద ప్రగేదైతి ప్రగేదైతి ప్రాగేద ఇది రుద్రాన్ రుద్రాన్ సుదీతి సుదీతిరి సుదీతిరితి సుదీతి ఇత్యాదిత్యాన్ ఆదిత్యానోజ ఓజతి ఇది రుద్రన్ రుద్రస్తంతు తందురితి ఇది ప్రజా ప్రజా స్ఫృతనాషాడ్ ప్రజాది ప్రజా స్ఫృతనాషాడితి ఇది పశూన్ పశూన్ రేవత్ రేవతిది ఇత్యోషధీ ఓషధీరభిజిత్ అభిజిత్ అభిజిదసి అభిజిత్యభిజిత్ అసి యుక్తగ్రామ యుక్తగ్రావేంద్రాయ యుక్తగ్రావేతి యుక్తగ్రావా ఇంద్రాయ ద్వా ఏంద్రం ఇంద్రం జింద జిన్వేది ఇత్యేవ ఏవ దక్షిణత దక్షిణతో వజ్రం వజ్రం పరి పర్యౌహద్ ఔహదభిజిద్యై అభిజిద్యైతా అభిజిత్యాదిత్యభిజిద్యై తా ప్రజా ప్రజాపప్రాణా ప్రజా ప్రాజా అపప్రాణా అసృజత అపప్రాణాప్రాణా అసృజత దాసు తాస్వధిపతి అధిపతిరసి అధిపతిరిత్యధిపతి అసీతి ఇత్యేవ ఏవ ప్రాణం ప్రాణమదధాత్ ప్రాణమిది ప్రాణం అదధాద్యంతా యంతేతి ఇత్యపానం అపానకం సగుం సర్ప అపానమిత్యపానం సగుం సర్ప ఇది సగుం సర్ప ఇది సం సర్ప ఇది చక్షు చక్షుర్వయోధా వయోధా ఇది వయోధా ఇది వయహాధా ఇది శ్రోత్రం శ్రోత్రం తా ప్రజా ప్రజా ప్రాణతీ ప్రజా ఇది ప్రాజా ప్రాణతీరపానతీ ప్రాణతీరి ప్రాణతీ అపానతీ పశ్యంతీ అపానతీరిపానతీ పశ్యంతీ శృణ్వతీ శృణ్వతీర్న మిథునీ మిథునీ అభవన్ అభవన్ తాసు తాసు త్రివృత త్రివృతసి త్రివృతి త్రివృత అసీతి ఇత్యేవ ఏవ మిథునం మిథునమదధాత్ అదధాత్తా తా ప్రజా ప్రజా మిథునీ ప్రజాది ప్రాజా మిథునీ భవంతీ భవంతీర్న న ప్రాజాయంత ప్రజాయంతా తా సగం రోహ సగం రోహోసి సగం రోహ ఇది సంరోహ అసి నీరోహ నీరోహోసి నీరోహ ఇది నీరోహ అసీతి ఇత్యేవ ఏవ ప్రాజనయత్ అజనయత్తా తా ప్రజా ప్రజా ప్రజాతా ప్రజా ఇది ప్రజా ప్రజాతాన ప్రజాతా ఇది ప్రజాతా న ప్రతి ప్రత్యతిష్టన్ అతిష్టంతా తా వసుక వసుకోసి అసి వేషశ్రి వేషశ్రిరసి వేషశ్రి వేషశ్రి అసి వస్యష్టి వస్యష్టిరసి అసీతి ఇత్యేవ ఏవైషు ఏషు లోకేషు లోకేషు ప్రతి ప్రత్యస్థాపయత్ అస్థాపయద్యత్ యదాహ ఆహ వసుక వసుకోసి అసి వేషశ్రి వేషశ్రిరసి వేషశ్రి వేషశ్రి అసి వస్యష్టి వస్యష్టిరసి అసీతి ఇది ప్రజా ప్రజా ఏవ ప్రజా ఇది ప్రజా ఏవ ప్రజాతా ప్రజాతా ఏషు ప్రజాతా ఇది ప్రజాతా ఏషు లోకేషు లోకేషు ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయతి సాత్మా సాత్మాంతరిక్షం సాత్మేది స ఆత్మా అంతరిక్షకం రోహతి రోహతి సప్రాణ సప్రాణోముష్మిన్ సప్రాణ ఇది సా ప్రాణ అముష్మిన్ లోకే లోకే ప్రతి ప్రతిష్టతి తిష్టత్యవ్యర్థుక అవ్యర్థుక ప్రాణాపానాభ్యాం అవ్యర్థుకైత్యీ అర్థుక ప్రాణాపానాభ్యాం భవతి ప్రాణాపానాభ్యామిది ప్రాణాపానాభ్యాం భవతి యదేవం ఏవం వేద వేదేది వేద నాకసద్భిర్వై నాకసద్భిరితి నాకసద్భిః వై దేవాః దేవాః సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమాయన్ ఆయంతత్ తన్నాకసదాం నాకసదాం నాకసత్వం నాకసదామిది నాకాసదాం నాకసత్వం యత్ నాకసత్వమిది నాకసతత్వం యన్నాకసద నాకసద ఉపదధాతి నాకసద ఇది నాకాసద ఉపదధాతి నాకసద్భిః ఉపదధారీత్యుపదధాతి నాకసద్భిరేవ నాకసద్భిరితి నాకసతభిః ఏవ తత్ తద్యజమానః యజమానః సువర్గం సువర్గం లోకం సువర్గమిది సువహాగం లోకమేతి ఏతి సువర్గః సువర్గో వై సువర్గ ఇది సువహాగః వై లోకః లోకో నాకః నాకోయస్య యస్యైతాః ఏతా ఉపధీయంతే ఉపధీయంతేన ఉపధీయం దరిద్రమాధీయంతే నాస్మై అస్మాకం అకం భవతి భవతి యజమానాయతనం యజమానాయతనం వై యజమానాయతనమిది యజమాన ఆయతనం వై నాకసదః నాకసదోయత్ నాకసద ఇది నాకాసదః యన్నాకసదః నాకసద ఉపదధాతి నాకసద ఇది నాకాసదః ఉపదధాత్యాయతనం ఉపదధాతీత్యుపదధాతి ఆయతనమేవ ఆయతనమిద్యా ఆయతనం ఏవ తత్ తద్యజమానః యజమానః కురుతే కురుతే పృష్ఠానాం పృష్ఠానాం వై వా ఏతత్ ఏతత్తేజః తేజః సంభృతం సంభృతం యత్ సంభృతమితి సంభృతం యన్నాకసదః నాకసదో యత్ నాకసద ఇది నాకాసదః యన్నాకసదః నాకసద ఉపదధాతి నాకసద ఇది నాకాసదః ఉపదధాతి పృష్ఠానాం ఉపదధాతీత్యుపదధాతి పృష్ఠానామేవ ఏవ తేజః తేజోవ అవరుంధే రుంధే పంచచోడా పంచోడా ఉప పంచోడా ఇది పంచాచోడా ఆహ ఉపదధాది దాత్యప్సరస అప్సరస ఏవైనం ఏనమేతా ఏతా భూతా భూతా అముష్మిన్ అముష్మిన్ లోకే లోక ఉప ఉపశేరే శేరేథో అథో తనోపానీ అథో ఇత్యథో తనోపానీరేవ తనోపానీరి తనోపానీ ఏవైతా ఏతా యజమానస్య యజమానస్యం దృశ్యాత్ దృశ్యాత్తం తముపదధత్ ఉపదధ్యాయేత్ ఉపదధదిత్యుపదధత్ ధ్యాయేరేతాభ్యః ఏతాభ్యరేవ దేవైనం ఏనం దేవతాభ్యః దేవతాభ్యః ఆవృష్టరి వృష్టరి తాజగ తాజగార్తిం ఆర్తిమా ఆర్చరి యచ్చత్యుత్తరా ఉత్తరా నాకసభ్యః ఉత్తరా ఇత్యుత్తరాః నాకసభ్య ఉప నాకసభ్యైతి నాకసదేభ్యః ఉపదధాతి దధాతి యథా యథా జాయాం జాయామానీయ ఆనీయ గృహేషు ఆనీయేత్యానీయ గృహేషు నిషాదయతి నిషాదయతి తాదృక్ నిషాదయతీతి నిషాదయతి తాదృగేవ ఏవదత్ తత్పశ్చాత్ పశ్చాత్ ప్రాచీం ప్రాచీముత్తమాం ఉత్తమాముప ఉత్తమామిత్యుత్తమాం ఉపదధాతి దధాతి తస్మాత్ తస్మాత్ పశ్చాత్ పశ్చాత్ ప్రాచీ ప్రాచీపత్నీ పత్న్యను అన్వాస్తే ఆస్తే స్వయమాదృణ్ణాం స్వయమాదృణ్ణాం చ స్వయమాదృణ్ణామిది స్వయం మాదృణ్ణాం చ వికర్ణీం వికర్ణీం చ వికర్ణీమిది వికర్ణీం చోత్తమే ఉత్తమే ఉప ఉత్తమే ఇత్యుత్తమే ఉపదధాతి దధాతి ప్రాణ ప్రాణో వై ప్రాణ ఇది ప్రాణ వై స్వయమాదృణ్ణా స్వయమాదృణ్ణాయు స్వయమాదృణ్ణేది స్వయం ఆదృణ్ణా ఆయుర్వికర్ణీ వికర్ణీ ప్రాణం వికర్ణీతి వికర్ణీ ప్రాణం చ ప్రాణమిది ప్రాణం చైవ ఏవాయు ఆయుశ్చ ప్రాణానాహం ప్రాణానాముత్తమౌ ప్రాణానామిది ప్రాణానాహం ఉత్తమౌ ధత్తే ఉత్తమావిద్యుదోతమౌ ధత్తే తస్మాత్ తస్మాత్ ప్రాణ ప్రాణశ్చ ప్రాణ ఇది ప్రాణ చాయుః ఆయుశ్చ చ ప్రాణానాహం ప్రాణానాముత్తమౌ ప్రాణానామిది ప్రాణానాహం ఉత్తమౌ న ఉత్తమావిద్యుదోతమౌ నాన్యాం అన్యాముత్తరాం ఉత్తరామిష్టకాం ఉత్తరామిత్యుదోతరాం ఇష్టకాముప ఉపదధ్యాద్యదన్యాం అన్యాముత్తరాం ఉత్తరామిష్టకాం ఉత్తరామిత్యుదోతరాం ఇష్టకాముపదధ్యాద్ ఉపదధ్యాత్ పశూనాం ఉపదధ్యాదిత్యుపదధ్యాద్ పశూనాం చ యజమానస్య యజమానస్య చ ప్రాణం ప్రాణం చ ప్రాణమిది ప్రాణం చాయుః ఆయుశ్చ చాపి అభిదధ్యాత్ దధ్యాత్తస్మాత్ తస్మాన్న నాన్యా అన్యోత్తర ఉత్తరేష్టక ఉత్తరేద్యుదోతర ఇష్టకోపధేయా ఉపధేయా స్వయమాదృణ్ణాం ఉపధేయేత్యుపధేయా స్వయమాదృణ్ణాముప స్వయమాదృణ్ణామిది స్వయం మాదృణ్ణాం ఉపదధాది దధాద్యసౌ అసౌ వై వై స్వయమాదృణ్ణా స్వయమాదృణ్ణామూ స్వయమాదృణ్ణేది స్వయం మాదృణ్ణా అమూమేవ ఏవోప ఉపధత్తే ధర్తేశ్వం అశ్వముప ఉపఘ్రావేది ఘ్రావేది ప్రాణం ప్రాణమేవ ప్రాణమిది ప్రాణం ఏవాస్యాం అస్యాం దధాతి దధాత్యథో అథో ప్రజాపత్యః అథో ఇత్యథో ప్రజాపత్యో వై ప్రజాపత్యేది ప్రజాపత్యః వా అశ్వః అశ్వః ప్రజాపతినా ప్రజాపతినైవ ప్రజాపతినేది ప్రజాపతినా ఏవాగ్నిం అగ్నిం చినదే చినదే స్వయమాదృణ్ణా స్వయమాదృణ్ణా భవతి స్వయమాదృణ్ణేది స్వయం ఆదృణ్ణా భవతి ప్రాణానాం ప్రాణానాముత్సృష్టి ప్రాణానామిది ప్రాణానాం ఉత్సృష్ట్యా అథో ఉత్సృష్ట్యా ఇత్యథో సృష్టిః అథో సువర్గస్య అథో ఇత్యథో సువర్గస్య లోకస్య సువర్గస్యేతి సువహాగస్య లోకస్యానుఖ్యాత్యై అనుఖ్యాత్యా ఏషా అనుఖ్యాత్యా ఇత్యనుఖ్యాతిః ఏషా వై వై దేవానాం దేవానాం విక్రాంతిః విక్రాంతిర్యత్ విక్రాంతిర్యక్రాంతిః యద్వికర్ణీ వికర్ణీయత్ వికర్ణీతి వికర్ణీ యద్వికర్ణీం వికర్ణీముపదధాతి వికర్ణీమిది వికర్ణీం ఉపదధాతి దేవానాం ఉపదధాతీత్యుపదధాతి దేవానామేవ ఏవ విక్రాంతిం విక్రాంతిమను విక్రాంతిమిది విక్రాంతిం అనువి విక్రమదే క్రమద ఉత్తరతః ఉత్తరత ఉప ఉత్తరత ఇత్యుదోతరతః ఉపదధాతి దధాతి తస్మాత్ తస్మాదుత్తరత ఉపచారః ఉత్తరత ఉపచారోగ్నిః ఉత్తరత ఉపచార ఇత్యుత్తరతః ఉపచారః అగ్నిర్వాయుమతీ వాయుమతీ భవతి వాయుమతీతి వాయుమతీ భవతి సమిధ్యై సమిధ్యాది సంయుధ్యై ఛందాగస్విప ఉపదధాతి దధాతి పశవః పశవో వై వై ఛందాగంసి ఛందాగంసి పశూన్ పశూనేవ ఏవావ అవరుంధే రుంధే ఛందాగంసి ఛందాగంసి వై వై దేవానాం దేవానాం వామం వామం పశవః పశవో వామం వామమే ఏ పశూన్ పశూనవ అవరుంధే రుంధేతృంహ హై వై యజ్ఞసేన యజ్ఞసేనశ్చైత్ర్యాజన యజ్ఞసేన ఇది యజ్ఞాసేన చైత్ర్యాజనశ్చితి శ్రుతిం విదాం విదాంచకార చకారతయా తయా వై వై సహ స పశూన్ పశూనవ అవారుంధ అరుంధయత్ యదేతాం ఏతాముపదధాది ఉపదధాది పశూన్ ఉపదధాదీత్యుపదధాది పశూనేవ ఏవావ అవరుంధే రుంధే గాయత్రీ గాయత్రీ స్ఫురస్తాద్ పురస్తాదుప ఉపదధాది దధాది తేజ తేజో వై వై గాయత్రీ గాయత్రీ తేజ తేజ ఏవ ముఖత ముఖతో ధత్తే ధత్తే మూర్ధన్వదీ మూర్ధన్వదీర్భవంతి మూర్ధన్వదీతి మూర్ధన్వదీ భవంతి మూర్ధానం మూర్ధానమేవ ఏవైనం ఏనకం సమానానా సమానానాం కరోతి కరోతి త్రిష్టుభః త్రిష్టుభ ఉప ఉపదధాది దధాది ఇంద్రియం ఇంద్రియం వై వై త్రిష్టుక్ త్రిష్టుకింద్రియం ఇంద్రియమేవ ఏవ మధ్యదః మధ్యతో ధత్తే ధత్తే జగతీః జగతీరుప ఉపదధాది దధాది జాగతాః జాగతా వై వై పశవః పశవః పశూన్ పశూనేవ ఏవావ సమరుంధే రుంధేనుష్టుభ అనుష్టుభ ఉప అనుష్టుభైద్యనోస్తుభ ఉపదధాది దధాది ప్రాణాః ప్రాణా వై ప్రాణా ఇది ప్రాణా వా అనుష్టుప్ అనుష్టుప్ ప్రాణానా అనుష్టుభిత్యనోస్తు ప్రాణానాముత్సృష్ట్యై ప్రాణానామిది ప్రాణానా ఉత్సృష్ట్యై బృహదీ ఉత్సృష్ట్యాదిసృష్టి బృహదీరుష్ణ్యాహ ఉష్ణ్యాహ పంక్తీ పంక్తిరక్షరపంక్తే అక్షరపంక్తి అక్షరపంక్తిరిక్షరపంక్తి ఇది విషురూపాణి విషురూపాణి ఛందాగుంసి విషురూపాణీతి విషురూపాణి ఛందాగస్వ ఉపదధాది దాది విషురూపా విషురూపా వై విషురూపా ఇది విషురూపా వై పశవ పశవ పశవ పశవశ్చందాగుంసి ఛందాగుంసి విషురూపాన్ విషురూపానేవ విషురూపానితి విషురూపాన్ ఏ పశూన్ పశూనవ అవరుంధే రుంధే విషురూపం విషురూపమస్ విషురూపమిది విషురూపం అస్య గృహే గృహే దృశ్యతే దృశ్యతే యస్యీతా ఏతా ఉపధీయంతే ఉపధీయంతేజ ఉపధీయంత ఇద్యుపాధీయంతే యవో ఉచ చైనా ఏనా ఏం వేద వేదాదిఛందసం అతిఛందసముప అతిఛందసమిత్యతిఛందసం ఉపదధాది దధాత్యతిఛందా అతిఛందా వై అతిఛందా ఇతిఛందా వై సర్వాణి సర్వాణి ఛందాగుంసి ఛందాగుంసి సర్వేభి సర్వేభిరేవ ఏవైనం ఏనం ఛందోభి ఛందోభిశ్చునుదే ఛందోభిరితి ఛందాభి చినుదే వర్ష్ణ వర్ష్ణ వై వా ఏషా ఏషా ఛందసాం ఛందసాంగ్యత్ యదతిఛందా అతిఛందాయత్ అతిఛందా ఇత్యతి ఛందా యదతిఛందసం అతిఛందసముపదధాది అతిఛందసమిత్యతి ఛందసం ఉపదధాది వర్ష్ణ ఉపదధాదిత్యుపదధాది వర్ష్ణైవ ఏవైనం ఏనకం సమానానాం సమానానాం కరోతి కరోతి ద్విపదాః ద్విపదా ఉప ద్విపదా ఇది ద్వీపదాః ఉపదధాది దధాది ద్విపాద్ ద్విపాద్యజమానః ద్విపాదిది ద్వీపాద్ యజమానః ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై సర్వాభ్యో వై వై దేవతాభ్యః దేవతాభ్యోగ్నిః అగ్నిశ్చీయతే చీయతే యత్ యత్ సయుజః సయుజో న సయుజ ఇది సాయుజః నోపదధ్యాద్ ఉపదధ్యాద్ దేవతాః ఉపదధ్యాదిత్యుపదధ్యాద్ దేవతాస్య అస్యాగ్నిం అగ్నిం వృంజీరన్ వృంజీరనే యత్ సయుజః సయుజ ఉపదధాది సయుజ ఇది సాయుజః ఉపదధాత్యాత్మనః ఉపదధాదిత్యుపదధాది ఆత్మనైవ ఏవైనం ఏనగం సయుజం సయుజం చినుదే సయుజమిది సాయుజం చినుదేన నాగ్నినా అగ్నినావి వ్యర్థ్యతే వృద్ధ్యతేథో అథో యథా అథోథో యథా పురుష పురుష స్నావభి స్నావభి సంతత స్నావభిరితి స్నావాభి సంతత ఏం సంతత ఇది సంతత ఏమేవ ఏవైతాభి ఏతాభిరగ్ని అగ్ని సంతత సంతతోగ్నినా సంతత ఇది సంతత అగ్నినా వై వై దేవా దేవాస్సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాకం లోకమాయన్ ఆయంతా తా అమోహ అమోహ కృత్తికా కృత్తికా అభవన్ అభవనియస్య యస్యీతా ఏతా ఉపధీయందే ఉపధీయందే సువర్గం ఉపధీయందే ఇత్యుపధీయందే సువర్గమేవ సువర్గమితి సువహాకం దేవలోకం లోకమేతి ఏది గచ్చతి గచ్చతి ప్రకాశం ప్రకాశం చిత్రం ప్రకాశమితి ప్రకాశం చిత్రమేవ ఏవ భవతి భవతి మండలేష్టకా మండలేష్టకా ఉప మండలేష్టకా ఇది మండల ఇష్టకా ఉపదధాతి దధాతీమే ఇమే వై వై లోకా లోకామండలేష్టకా మండలేష్టకా ఇమే మండలేష్టకా ఇది మండల ఇష్టకా ఇమే ఖలు ఖలు వై వై లోకా లోకాదేవపురా దేవపురా దేవపురా దేవపురా ఇది దేవాపురా దేవపురా ఏవ దేవపురా ఇది దేవాపురా దేవ ప్రవిశతి విశతి నార్తి ఆర్తిమా ఆర్చతి పృచ్చత్యగ్నిం అగ్నిం చిక్యాన చిక్యానో విశ్వజ్యోతిష విశ్వజ్యోతిష ఉప విశ్వజ్యోతిష ఇది విశ్వజ్యోతిష ఉపదధాతి దధాతీమాన్ ఇమానేవ ఏవైతాభి ఏతాభిర్లోకాన్ లోకాన్ జ్యోతిష్పద జ్యోతిష్పద కురుతే కురుతేథో అథో ప్రాణాన్ అథో ఇత్యథో ప్రాణానేవ ప్రాణానిది ప్రాణాన్ ఏవైతా ఏతా యజమానస్య యజమానస్య దాధ్వతి దాధ్వత్యేతా ఏతా వై వై దేవతా దేవతా స్వర్గ్యా స్వర్గ్యాస్తా స్వర్గ్యా ఇది సువాగ్యా తా ఏవ ఏవాన్వారభ్య అన్వారభ్య సువర్గం అన్వారభ్యేత్తి నో ఆరభ్య స్వర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమేతి ఏతీత్యేతి వృష్టి స నీరుప వృష్టి స నీరితి వృష్టి సనీ ఉపదధాతి దాది వృష్టిం వృష్టిమేవ ఏవావ అవరుంధే రుంధేయత్ యదే కథా ఏకథోపదధ్యాత్ ఏకథేత్యేకాథా ఉపదధ్యాదేకం ఉపదధ్యాదిత్యుపదధ్యాత్ ఏకమృదుం మృదుం వరుషేత్ వరుషేదనుపరిహారం అనుపరిహారకం సాధయతి అనుపరిహారమిత్యునో పరిహారం సాధయతి తస్మాత్ తస్మాత్ సర్వాన్ సర్వాన్ ఋతోన్ వర్షతి వర్షతి పురోవాతసని పురోవాతసనిరసి పురోవాతసనిరి పురోవాతసని అసీతి ఇత్యాహ ఆహైత్ ఏతద్వై వై వృష్ట్యై వృష్ట్యై రూపం రూపకం రూపేణ రూపేణైవ ఏవ వృష్టిం వృష్టిమవ అవరుంధే రుంధే సంజ్ఞానీభిః సంజ్ఞానీభిర్వై సంజ్ఞానీభిరితి సంజ్ఞానీభిః వై దేవాః దేవా ఇమాన్ ఇమాన్ లోకాన్ లోకాన్ సమ్ సమయుః అయుస్తత్ తత్సంజ్ఞానీనాం సంజ్ఞానీనాకం సంజ్ఞానిత్వం సంజ్ఞానీనామితి సంజ్ఞానీనాం సంజ్ఞానిత్వం యత్ సంజ్ఞానిత్వమితి సంజ్ఞానీత్వం యత్ సంజ్ఞానీనీః సంజ్ఞానీరుపదధాతి సంజ్ఞానీరితి సంజ్ఞానీనీః ఉపదధాతి యథా ఉపదధాతీత్యుపదధాతి యథాప్సు అప్సు నావా అప్సిత్యపసు నావా సంజ్ఞాతి సంజ్ఞాత్యేవం సంజ్ఞాతీతి సంజ్ఞాతి ఏవమేవ ఏవైతాభిః ఏతాభిర్యజమానః యజమాన ఇమాన్ ఇమాన్ లోకాన్ లోకాన్ సమ్ సంజ్ఞాతి యాది ప్లవః ద్లవో వై వా ఏషః ఏషోగ్నేః అగ్నేర్యత్ యత్ సంజ్ఞానీః సంజ్ఞానీర్యత్ సంజ్ఞానీరితి సంజ్ఞానీః యత్ సంజ్ఞానీః సంజ్ఞానీరుపదధాతి సంజ్ఞానీరితి సంజ్ఞానీః ఉపదధాతి ప్లవం ఉపదధాతీత్యుపదధాతి ప్లవమేవ ఏవైతం ఏతమగ్నయే అగ్నయ ఉప ఉపదధాతి దధాత్యుత ఉదయస్య యస్యేతాసు ఏతాసూపహితాసు ఉపహితాస్వాపః ఉపహితాస్విత్యుపాహితాసు ఆపోగ్నిం అగ్నిగం హరంతి హరంత్యహృతః అహృత ఏవ ఏవాస్య అస్యాగ్నిః అగ్నిరాదిత్యేష్టకాః ఆదిత్యేష్టకా ఉప ఆదిత్యేష్టకా ఇత్యాదిత్య ఇష్టకాః ఉపదధాతి దధాత్యాదిత్యాః ఆదిత్యా వై వా ఏతమ్ ఏతమ్ భూత్యై భూత్యై ప్రతి ప్రతినుదందే నుదందే యః యోనమ్ అలం భూత్యై భూత్యై సమ్ సంభూతిమ్ భూతిన్న ప్రాప్నోతి ప్రాప్నోత్యాదిత్యాః ప్రాప్నోతీతి ప్ర ఆప్నోతి ఆదిత్యా ఏవ ఏవైనమ్ ఏనమ్ భూతిమ్ భూతిమ్ గమయంతి గమయంత్యసౌ అసౌ వై వా ఏతస్య ఏతస్యాదిత్యః ఆదిత్యోరుచమ్ రుచమా ఆధత్తే ప్రత్యేయః యోర్ణిమ్ అగ్నిమ్ చిత్వా చిత్వా న రోచతే రోచతే యత్ యదాదిత్యేష్టకాః ఆదిత్యేష్టకా ఉపదధాతి ఆదిత్యేష్టకా ఇత్యాదిత్యాష్టకాః ఉపదధాత్యసౌ ఉపదధాతీత్యుపదధాతి అసావేవ ఏవాస్మిన్ అస్మిన్నాదిత్యః ఆదిత్యోరుచమ్ రుచమ్ దధాతి దధాతి యథా యథాసౌ అసౌ దేవానాం దేవానాగం రోచతే రోచత ఏవం ఏవమేవ ఏవైషః ఏష మనుష్యాణాం మనుష్యాణాగం రోచతే రోచతే ఘృతేష్టకాః ఘృతేష్టకా ఉప ఘృతేష్టకా ఇది ఘృత ఇష్టకాః ఉపదధాతి దధాత్యేతత్ ఏతద్వై వా అగ్నేః అగ్నే ప్రియమ్ ప్రియమ్ ధామ ధామయత్ యద్ఘృతం ఘృతం ప్రియేణ ప్రియేణైవ ఏవైనం ఏనం ధామ్నా ధామ్నాసం సమర్థయతి అర్థయత్యథో అథో తేజస అథో ఇత్యథో తేజసానుపరిహారం అనుపరిహారకం సాధయతి అనుపరిహారమిత్యనో పరిహారం సాధయత్యపరివర్గం అపరివర్గమేవ అపరివర్గమిత్యపరివర్గం ఏవాస్మిన్ అస్మిన్ తేజ తేజో దధాతి దధాతి ప్రజాపతి ప్రజాపతిరగ్నిం ప్రజాపతిరజి ప్రజాపతి అగ్నిమచిలద అచిలదస స యశసా యశసా వి వ్యార్ఘ్యత ఆర్ఘ్యతస స ఏతా ఏతాయశోదా యశోదా అపశ్యత్ యశోదా ఇది యశహాదా అపశ్యత్తా తా ఉప ఉపాధత్త అధత్తరాభి తాభిర్వై వై సహ స యశ యశ ఆత్మన్ ఆత్మన్నధత్త అధత్తయత్ యద్యశోదా యశోదా ఉపదధాది యశోదా ఇది యశహాదా ఉపదధాది యశ ఉపదధాదీత్యుపదధాది యశ ఏవ తాభిర్యజమాన యజమాన ఆత్మన్ ఆత్మన్ ధత్తే ధత్తే పంచ పంచోప ఉపదధాది దధాది పాంత పాంత పురుష పురుషో యావాన్ యావానేవ ఏవ పురుష పురుషస్తస్మిన్ తస్మిన్ యశ యశో దధాది దధాదీ దధాది ఏవాసురాయుసురాయుసంయత్సంకనీయాగంస కనీయాగంసో దేవా దేవా ఆసన్ ఆసన్ భూయాగంస భూయాగంసోసురా అసురాస్తే తే దేవా ఏతాష్టకా ఇష్టకా అపశ్యన్ అపశ్యంతా తా ఉప ఉపాదధత అదధత భూయస్కృత్ భూయస్కృతసి భూయస్కృతి భూయ కృత్ అసీతి ఇత్యేవ భూయాగంస భూయాగంసోభవన్ అభవన్ వనస్పతిభిః వనస్పతిభిరోషధీభిః వనస్పతిభిరితి వనస్పతిభిః ఔషధీభిర్వరివస్కృత్ ఔషధీభిరిత్యోషధీభిః పరివస్కృతసి పరివస్కృతి పరివహాకృత్ అసీతి ఇతీమాం ఇమామజయన్ అజయన్ ప్రాచీ ప్రాచ్యసి అసీతి ఇది ప్రాచీం ప్రాచీన్ దిశం దశమజయన్ అజయన్నోర్ధ్వా ఊర్ధ్వాసి అసీతి ఇత్యమూం అమోమజయన్ అజయన్నంతరిక్షసత్ అంతరిక్షసతసి అంతరిక్షసదిత్యంతరిక్షాసత్ అస్యంతరిక్షే అంతరిక్షే సీద సీదేతి ఇత్యంతరిక్షం అంతరిక్షమజయన్ అజయంతత తథో దేవా దేవా అభవన్ అభవన్ పరా పరాసురా అసురాయస్య యస్యేతా ఏతా ఉపధీయంతే ఉపధీయంతే భూయాన్ ఉపధీయంతేత్యుపాధీయంతే భూయానేవ ఏ భవతి భవత్యధి అభీమాన్ ఇమాన్ లోకాన్ లోకాంజయతి ఏది భవతి భవత్యాత్మనా ఆత్మనా పరా పరా అస్య అస్య భ్రాతృవ్య భ్రాతృవ్యో భవతి భవత్యప్సుషత్ అప్సుషదసి అప్సుషదిత్యప్సోసత్ అసి శ్యేన సత్ శ్యేన సదసి శ్యేన సదితి శ్యేనాసత్ అసీతి ఇత్యాహ ఆహైతత్ ఏతద్వై వా అగ్నే అగ్నే రూపం రూపకం రూపేణ రూపేణైవ ఏవాగ్నిమ్ అగ్నిమవ అవరుంధే రుంధే పృథివ్యా పృథివ్యా స్వాద్రవిణే ద్రవిణే సాధయామి సాధయామీతి ఇత్యాహ ఆహేమాన్ ఇమానేవ ఏవైతాభిః ఏతాభిర్లోకాన్ లోకాన్ ద్రవిణావతః ద్రవిణావతః కురుతే ద్రవిణావత ఇది ద్రవిణావతః కురుత ఆయుష్యాః ఆయుష్యాప ఉపదధాతి దధాత్యాయుః ఆయురేవ ఏవాస్మిన్ అస్మిన్ దధాతి దధాత్యగ్నే అగ్నేయత్ యత్తే తే పరం పరణం హృత్ ఘృన్నామ నామేతి ఇత్యాహ ఆహైతత్ ఏతద్వై వా అగ్నే అగ్నే ప్రియమ్ ప్రియమ్ ధామ ధామ ప్రియమ్ ప్రియమేవ ఏవాస్య అస్య ధామ ధామోప ఉపా ఆప్నోతి ఆప్నోతి తౌ తావా ఏహి ఇహి సం సగుమ్రభావహి అభావహాయి ఇత్యాహ ఆహవి ఏవ ఏవైనేన ఏనేన పరి పరిధత్తే ధత్తే పాంచజన్యేషు పాంచజన్యేష్వపి పాంచజన్యేష్విది పాంచజన్యేషు అప్యేధి ఏధ్యగ్నే అగ్నిది ఇత్యాహ ఆహైష ఏషవై వా అగ్ని అగ్ని పాంచజన్య పాంచజన్యోజ పాంచజన్యది పాంచజన్య పంచజిదీక పంచజిదీకస్తస్మాత్ పంచజిదీక ఇది పంచజిదీక తస్మాదేవం ఏవమాహ ఆహర్తవ్యా ఆహ ఋతవ్యా ఉప ఉపదధాది దాద్యేతద్వై వా ఋతూనాం ఋతూనాం ప్రియం ప్రియం ధామ ధామయత్ యద్ృతవ్యా ఆహ ఋతవ్యా ఋతూనాం ఋతూనామేవ ఏ ప్రియం ప్రియం ధామ ధామావ అవరుంధే రుంధే సుమేక సుమేకైతి సుమేక ఇత్యాహ ఆహ సంవత్సర సంవత్సరో వై సంవత్సర ఇది సంవత్సర వై సుమేక సుమేక సంవత్సరస్య సుమేక ఇది సుమేక సంవత్సరస్యైవ సంవత్సరస్యేతి సంవత్సరస్య ఏవ ప్రియం ప్రియం ధామ ధామోప ఉపాప్నోతి ఆప్నోతీత్యాప్నోతి ప్రజాపతేరక్షి ప్రజాపతేరది ప్రజాపతే అక్ష్యశ్వయత్ అశ్వయత్తద్ తత్పరా పరాపతద్ అపదత్తద్ తదశ్వ అశ్వోభవత్ అభవద్యత్ యదశ్వయత్ అశ్వయత్తద్ తదశ్వస్య అశ్వస్యాశ్వత్వం అశ్వత్వం తద్ అశ్వత్వమిత్యశ్వత్వం తద్దేవాః దేవా అశ్వమేధేన అశ్వమేధేనైవ అశ్వమేధేనేత్యశ్వమేధేన ఏవ ప్రతి ప్రత్యదధు అదధురేషః ఏష వై వై ప్రజాపతి ప్రజాపతిగం సర్వం ప్రజాపతిమిది ప్రజాపతి సర్వం కరోతి కరోతి యః యో అశ్వమేధేన అశ్వమేధేన యజతే అశ్వమేధేనేత్యశ్వమేధేన యజతే సర్వః సర్వ ఏవ ఏవ భవతి భవతి సర్వస్య సర్వస్య వై వా ఏషా ఏషా ప్రాయశ్చిత్తి ప్రాయశ్చిత్తి సర్వస్య సర్వస్య భేషజం భేషజకం సర్వం సర్వం వై వా ఏతేన ఏతేన పాప్మానం పాప్మానం దేవాః దేవా అతరన్ అతరన్నపి అపి వై వా ఏతేన ఏతేన బ్రహ్మహత్యాం బ్రహ్మహత్యామతరన్ బ్రహ్మహత్యామిది బ్రహ్మహత్యాం అతరన్ సర్వం సర్వం పాప్మానం ఆత్మానం తరతి తరతి తరతి తరతి బ్రహ్మహత్యాం బ్రహ్మహత్యాయ్యః బ్రహ్మహత్యామిది బ్రహ్మహత్యాం యో అశ్వమేధేన అశ్వమేధేన యజతే అశ్వమేధేనేత్యశ్వమేధేన యజతే యః యవో ఉచ చైనం ఏనమేవం ఏవం వేద వేదోత్తరం ఉత్తరం వై ఉత్తరమిత్యుదరం వై తత్ తత్ప్రజాపతేః ప్రజాపతేరక్షి ప్రజాపతేరది ప్రజాపతేః అక్ష్యశ్వయత్ అశ్వయత్తస్మాత్ తస్మాదశ్వస్య అశ్వస్యోత్తరతః ఉత్తరతో వా ఉత్తరదైత్యుదరతః అవద్యంతి ద్యంతి దక్షిణతః దక్షిణతో అన్యేషాం అన్యేషాం పశూనాం పశూనాం వైతసః వైతసః కటః కటో భవతి భవత్యప్సుయోనిః అప్సుయోనిర్వై అప్సుయోనిరిత్యప్సుయోనిః వా అశ్వః అశ్వోప్సుజః అప్సుజో వేదసః అప్సుజ ఇత్యప్సుజః వేదసస్వే స్వ ఏవ ఏవైనం ఏనం యోనౌ యోనౌ ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయతి చతుష్టోమః చతుష్టోమస్తోమః చతుష్టోమైతి చతుః స్తోమః స్తోమో భవతి భవతి సరడ్ సరడ్ హవై వా అశ్వస్య అశ్వస్య సర్థి సర్థ్యా ఆవృహత్ అవృహత్తత్ తద్దేవాః దేవాశ్చతుష్టోమేణ చతుష్టోమేనైవ చతుష్టోమేనేతి చతుః స్తోమేన ఏవ ప్రతి ప్రత్యదధు అదధుర్యత్ యచ్చతుష్టోమః చతుష్టోమస్తోమః చతుష్టోమైతి చతుః స్తోమః స్తోమో భవతి భవత్యశ్వస్య అశ్వస్య సర్వత్వాయ సర్వత్వాయేతి సర్వాత్వాయ. ఓం పంచమకాండే తృతీయ ప్రశ్న సమాప్తః.